ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 13వ భాగం. ఒక పాత్రలో కొంత వాయువు ఉందని అనుకుందాం. దాని పైభాగంలో బాగా చమురు పూసిన రాపిడి లేని ఒక పిస్టన్ పైకి కిందకి కదలగలిగేట్టుగా ఉందని అనుకుందాం. లోన పీడనానికి సరితూగేట్టుగా పిస్టన్ మీద కొన్ని బరువులు పెట్టబడి ఉన్నాయి. ఆ బరువులలో ఒక దానిని తీసేస్తే పైన పిస్టన్ని కిందకి నొక్కుతున్న బాహ్యబలం కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు పిస్టన్ని కిందకి నొక్కి బలం కన్నాల్లో నుండి పైకి తన్నే బలం కొంచెం ఎక్కువై పిస్టన్ పైకి జరుగుతుంది. కానీ పిస్టన్ పైకి కదులుతుంటే పాత్రలో వాయువు యొక్క ఆయతనం పెరుగుతుంది. ఆయతనం పెరుగుతున్న కొద్దీ పాత్రలో ప్రతి రేణువు పిస్టన్ యొక్క అడుగు భాగాన్ని చేరుకోవటానికి మరింత ఎక్కువ దూరం ప్రయాణించాలి. అంటే ఒక సెకనుకి పిస్టన్ మీద రేణువులు జరిపే విఘాతాలు మరింత తక్కువ అవుతాయి. అంటే రేణువులు ప్రయాణించే దూరం పెరగటం వల్ల అవి పిస్టన్ని ఢీకొనే సందర్భాలు తగ్గాయి అన్నమాట. విఘాతాల సంఖ్య తగ్గిందంటే పీడనం తగ్గింది అన్నమాటే. కనుక బాయిల్ నియమం చెప్పినట్టుగానే పీడనం తగ్గితే ఆయతనం పెరుగుతుందని మనకి అర్థమవుతోంది. ఇందాక పిస్టన్ మీద బరువు తగ్గించాం. ఇప్పుడు కొన్ని అదనపు బరువులు పెట్టాము అనుకుందాం. ఆ అదనపు బరువుల వల్ల పిస్టన్ ఆ భారానికి కొంచెం కిందకి దిగుతుంది. పిస్టన్ కిందకి దిగుతుంటే ఆయతనం తగ్గుతూ వస్తుంది. ఆయతనం తగ్గటం వల్ల రేణువులు పిస్టన్ అడుగు భాగం చేరటానికి ప్రయాణించాల్సిన దూరం తగ్గుతుంది. కనుక ఒక సెకనులో పిస్టన్ మీద రేణువులు జరిపే విఘాతాల సంఖ్య పెరుగుతుంది. దానితో పీడనం పెరుగుతుంది. అలా పీడనం పెరిగి పెరిగి ఒక దశలో పిస్టన్ మీద ఉంచబడ్డ అదనపు బరువులకి ఈ అధిక పీడనం సరితూగేటంత వరకు పెరుగుతుంది. ఆ విధంగా పిస్టన్ మీద బరువులు పెంచడం వల్ల వాయువు యొక్క ఆయతనం తగ్గటం పీడనం పెరగటం జరిగింది. మరొక్కసారి బాయిల్ సూత్రం చెప్పినట్టుగానే జరిగింది. పైన బెర్నూలీ చెప్పిన విషయాల ప్రకారం వాయువు యొక్క ఆయతనం మీద పీడనం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో వాయుచలన సిద్ధాంతం ప్రకారం అర్థం చేసుకోవడానికి వీలయ్యింది. కానీ వాయువు యొక్క ఆయతనం మీద మరియు పీడనం మీద కూడా ఉష్ణోగ్రత ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి వాయుచలన సిద్ధాంతాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం వచ్చింది. ఆ విస్తరణ జరగటానికి మరో 100 ఏళ్ళు ఆగవలసి వచ్చింది. కఠినమైన గోడలు కలిగి మూసి ఉన్న ఓ పాత్రలో ఓ వాయువు బంధించబడి ఉందని అనుకుందాం. ఇప్పుడు వాయువు యొక్క ఉష్ణోగ్రత పెంచితే గోడల మీద దాని పీడనం పెరుగుతుంది. ఈ ప్రభావాన్ని మొట్టమొదట గమనించిన వాడు ఆమండ్సన్. పైన ఇచ్చిన ఆదర్శ వాయు సమీకరణాన్ని బట్టి కూడా అలాంటి పరిణామాన్ని మనం ఊహించవచ్చు. ఆయతనం, పీడనాల లబ్ధం నిరపేక్ష ఉష్ణోగ్రతకి అనులోమంగా మారిన పక్షంలో ఆయతనం స్థిరంగా ఉన్నప్పుడు పీడనం నిరపేక్ష ఉష్ణోగ్రతకి అనులోమంగా మారుతుందని తేటతెల్లంగా తెలుస్తోంది. వాయుచలన సిద్ధాంతం ప్రకారం పాత్ర గోడల మీద వాయురేణువుల విఘాతాల సంఖ్య పెరిగినప్పుడు మాత్రమే పీడనం పెరుగుతుంది. కానీ వాయువు యొక్క ఆయతనం తగ్గి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గోడల్ని చేరటానికి రేణువులు కదలవలసిన దూరం మారదు. మరి దూరం పెరగకపోయినా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పీడనం పెరుగుతోంది అంటే రేణువులు మరింత వేగంగా కదులుతున్నాయని అనుకోవాలి. రేణువుల వేగం పెరిగినప్పుడు అవి మరింత తరచుగా గోడల్ని చేరుకోవటమే కాదు, గోడల్ని మరింత బలంగా కూడా ఢీకొంటాయి. అదేవిధంగా ఉష్ణోగ్రత తగ్గినప్పుడు రేణువులు మరింత నెమ్మదిగా కదులుతాయి.